بسم الله الرحمن الرحيم الحمد لله الذي له ما في السماوات وما في الأرض وله الحمد في الآخرة وهو الحكيم الخبير يعلم ما يلج في الأرض وما يخرج منها وما ينزل من السماء وما يعرج فيها وهو الرحيم الغفور أنت كرونا ميلو أبارك كرباسي لولو أين الله بيرتو برارم بستنان కేవలం అల్లాయే స్తుతికి పాత్రుడు. ఆయన ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువుకు స్వామి. పరలోకములో కూడా ఆయనే స్తోత్రానికి పాత్రుడు. ఆయన వివేచన కలవాడు, అన్నీ ఎరిగినవాడు. భూమిలోకి ప్రవేశించేది, దాని నుండి వెలికి వచ్చేది, ఆకాశము నుండి దిగేది, దానిలోకి ఎక్కేది, ఇదంతా ఆయనకు తెలుసు. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడును. قل بلى وربي لتأتينكم عالم الغيب لا يعجب عنه مثقال ذرة في السماوات ولا في الأرض ولا أصغر من ذلك ولا أكبر إلا في كتاب مبين ليجزي الذين آمنوا وعملوا الصالحات أولئك لهم مغفرة ورزق كريم والذين سعوا في آياتنا معاجزين أولئك لهم عذاب من رجز أليم ويرى الذين أوتوا العلم الذي أنزل إليك من ربك هو الحق ويهدي إلى صراط العزيز الحميد يدي ప్రళయం ఇంకా మా మీదకు రావటం లేదేమిటి అని అవిశ్వాసులు అంటారు. వారితో ఇలా అను, అగోచర విషయజ్ఞాని అయిన నా ప్రభు సాక్షిగా, అది మీ మీదకు తప్పకుండా వస్తుంది. రౌవంత వస్తువైనా సరే ఆయనకు ఆకాశాలలోనూ గోప్యంగా లేదు, భూమిపైన గోప్యంగా లేదు. రవ్వ కంటే పెద్దదైనా సరే, దానికంటే చిన్నదైనా సరే, అంతా ఒక స్పష్టమైన దస్త్రములో వ్రాయబడి ఉన్నది. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి అల్లాహ్ మంచి ప్రతిఫలం ఇవ్వటానికి ఈ ప్రళయం వస్తుంది. వారికి క్షమాభిక్ష లభిస్తుంది, గౌరవప్రదమైన ఉపాధి సిద్ధిస్తుంది. మా వాక్యాలను అగౌరవపరచటానికి విశ్వప్రయత్నాలు చేసిన వారికి తీవ్రమైన బాధాకరమైన శిక్ష పడుతుంది. ప్రవక్త, నీ ప్రభువు తరఫు నుండి ఏదైతే నీపై అవతరించిందో అది పూర్తిగా సత్యమని, శక్తివంతుడు స్తవనీయుడు అయిన దేవుని మార్గం చూపుతుందని జ్ఞానులు బాగా గ్రహిస్తారు. وقال الذين كفروا هل ندلكم على رجل ينبئكم إذا مزقتم كل ممزق إنكم لفي خلق جديد أفترى على الله كذبا أم به جنة أوش ياسلو رجلتو إلى أنتارو మీ శరీరంలోని అణువణువు చెల్లాచెదరైపోయినప్పుడు మీరు మళ్లీ కొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని మీకు చూపమంటారా? ఈ వ్యక్తి అల్లా పేరుతో అబద్ధాలు కల్పిస్తున్నాడో లేక ఇతనికి పిచ్చి ఏమైనా పట్టిందో తెలియటం లేదు. أَفَلَمْ يَرَوْا إِلَى مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ مِنَ السَّمَاءِ وَالْأَرْضِ إِنْ شَأْ نَخْسِفْ بِهِمُ الْأَرْضَ أَوْ نُسْقِطْ عَلَيْهِمْ كِسَفًا مِنَ السَّمَاءِ إِنَّ فِي ذَلِكَ لَآيَةً لِكُلِّ عَبْدٍ مُنِيبٍ. కాదు, వాస్తవానికి పరలోకాన్ని విశ్వసించని వారే యాతనకు గురి అయ్యేవారు. వారే ఘోరంగా మార్గం తప్పినవారు. వారిని ముందు నుంచి వెనక నుంచి చుట్టుముట్టి ఉన్న భూమి ఆకాశాలను వారు ఎన్నడూ చూడలేదా? మేము కోరితే వారిని భూమిలోకి కూరుకుపోయేలా చేయగలము, లేదా ఆకాశ ఖండాలను కొన్నింటిని వారి మీద పడవేయగలము. నిజంగానే దేవుని వైపునకు మరలే ప్రతి దాసుని కొరకు ఇందులో ఒక సూచన ఉన్నది. أَنِعْمَلْ سَابِغَاتٍ وَقَدِّرْ فِي السَّرْدِ وَاعْمَلُوا صَالِحًا إِنِّي بِمَا تَعْمَلُونَ بَصِيرٌ. మేము దావూదుకు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. మేము ఇలా ఆజ్ఞాపించాము, పర్వతములారా ఇతనితో కలిసి కీర్తన చేయండి. ఇదే ఆజ్ఞను మేము పక్షులకు కూడా ఇచ్చాము. మేము ఇనుమును అతని కొరకు మెత్తబడేటట్లుగా చేశాము. ఇలా ఆదేశిస్తూ కవచాలు తయారు చెయ్యి, వాటి వలయాలను సరిగ్గా లెక్క ప్రకారం పేర్చు. దావూదు ప్రజలారా, మంచి పనులు చెయ్యండి. మీరు చేస్తున్నదల్లా నేను చూస్తున్నాను. ولسليمان الريح غدوها شهر ورواحها شهر وأسلنا له عين القطر ومن الجن من يعمل بين يديه بإذن ربه ومن يزغ منهم عن أمرنا نذقه من عذاب السعير يعملون له ما يشاء من محاريب وتماثيل وجفان كالجواب وقدور الراسيات اعملوا آل داود شكرا وقليل من عبادي الشكور. ميم سليمانك గాలిని వశపరచాము. అది ఉదయం పూట ఒక నెల రోజులపాటి ప్రయాణాన్ని పూర్తి చేయగలిగేది, సాయంకాలం పూట కూడా ఒక నెల రోజులపాటి ప్రయాణాన్ని చేయగలిగేది. మేము ఆయనకు కరిగిన రాగి ఊటను ప్రవహింపజేశాము. తమ ప్రభువు ఆదేశానుసారం అతని సన్నిధిలో సేవలు చేసే జిన్నాతులను మేము అతనికి వశవర్తులుగా చేశాము. వారిలో మా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికి మేము జ్వలించే అగ్నిని రుచి చూపేవారము. వారు అతనికి అతను కోరినవన్నీ చేసేవారు. ఎత్తైన కట్టడాలు, చిత్రాలు, కోనేరుల వంటి పెద్ద పళ్ళాలు, తమ స్థానం నుండి కదలని భారీ డేగిసాలు. దావూదు ప్రజలారా, కృతజ్ఞతతో పనిచేయండి. నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు తక్కువే. فلما قضينا عليه الموت ما دلهم على موته إلا دابة الأرض تأكل من سأته فلما خر تبينت الجن أن لو كانوا يعلمون الغيب ما لبثوا في العذاب المهين ఆ తరువాత సులైమానుపై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతికర్రను తింటూ ఉన్న చీడపురుగే తప్ప మరొకటేదీ కాదు. ఈ విధంగా సులైమాను పడిపోగా తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురి అయి ఉండేవారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసిపోయింది. بلدة طيبة ورب غفور فأعرضوا فأرسلنا عليهم سيل العرم وبدلناهم بجنتيهم جنتين ذواتي أكل خمط وأثل وشيء من سدر قليل ذلك جزيناهم بما كفروا وهل نجازي إلا الكفور سواكركو سوينغا వారి స్వస్థలంలోనే ఒక సూచన ఉండేది. కుడి ప్రక్క ఎడమ ప్రక్క రెండు వైపులా రెండు తోటలు. మీ ప్రభువు ప్రసాదించిన దానిని తినండి, ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి. దేశమేమో మంచిది, పవిత్రమైనది, ప్రభువేమో మన్నించేవాడు. అయినప్పటికీ వారు విముఖత చూపారు. చివరకు మేము వారిపైకి కట్ట తెంచే వరదను పంపాము. వారి పూర్వపు రెండు తోటల స్థానములు మరో రెండు తోటలను వారికి ఇచ్చాము. వాటిలో చేదు పండ్లు, ఝావుక వృక్షాలు ఉండేవి, కొన్ని రేగి చెట్లు కూడా ఉండేవి. ఇది వారి అవిశ్వాసానికి మేము వారికిచ్చిన ప్రతిఫలం. కృతజ్ఞుడైన మానవుడికి తప్ప ఇటువంటి ప్రతిఫలాన్ని మేము మరెవ్వరికీ ఇవ్వము. وَجَعَلْنَا بَيْنَهُمْ وَبَيْنَ الْقُرَى الَّتِي بَارَكْنَا فِيهَا قُرًى ظَاهِرَةً وَقَدَّرْنَا فِيهَا السَّيْرَ سِيرُوا فِيهَا لَيَالِيَ وَأَيَّامًا آمِنِينَ فقالوا ربنا باعد بين أسفارنا وظلموا أنفسهم فجعلناهم أحاديث ومزقناهم كل ممزق إن في ذلك لآيات لكل صبار شكور ولقد صدق عليهم إبليس ظنه فاتبعوه إلا فريقا من المؤمنين وما كان له عليهم من سلطان إلا لنعلم من يؤمن بالآخرة ممن هو منها في شك وربك على كل شيء حفيظ. మేము వారికి మేము శుభాలు ప్రసాదించిన పట్టణాలకు మధ్య స్పష్టంగా కనిపించే జనపదాలు స్థాపించాము. వాటిలో ప్రయాణ దూరాలను ఒక అంచనా ప్రకారం ఏర్పాటు చేశాము. ఈ మార్గాలలో రేయింబవళ్లు సురక్షితంగా ప్రయాణం చేయండి. కాని వారు, మా ప్రభూ, మా ప్రయాణ దూరాలను పొడిగించు అని అన్నారు. వారు తమకు తామే అన్యాయం చేసుకున్నారు. చివరకు మేము వారిని ఒక కథగా మిగిల్చాము, చెల్లాచెదరు చేసివేశాము. నిశ్చయంగా ఇందులో సహనశీలుడు కృతజ్ఞుడు అయిన ప్రతి వ్యక్తికి సూచనలు ఉన్నాయి. వారి విషయంలో సైతాను తన అనుమానం నిజమైనదని తెలుసుకున్నాడు. వారు అతడినే అనుసరించారు, విశ్వాసులైన ఒక చిన్న వర్గం వారు తప్ప. సైతానుకు వారిపై ఎలాంటి అధికారమూ లభించి ఉండలేదు. కాని ఇదంతా ఎందుకు జరిగిందంటే, పరలోకాన్ని విశ్వసించినవాడు ఎవడో, దానిని గురించి సంశయపడినవాడు ఎవడో మేము చూడదలచాము. నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టి ఉన్నాడు. قل ادعوا الذين زعمتم من دون الله لا يملكون مثقال ذرة في السماوات ولا في الأرض وما لهم فيهما من شرك وما له منهم من ظهير ولا تنفع الشفاعة عنده إلا لمن أذن له حتى إذا فزع عن قلوبهم قالوا ماذا قال ربكم قالوا الحق وهو العلي الكبير فوقتا إيمشكلتو إلى أنو اللعن كادني మీరు ఆరాధ్యులుగా భావించిన వారిని పిలిచి చూడండి. వారు ఆకాశాలలోగాని భూమిలోగాని రవ్వంత వస్తువుకు కూడా యజమానులు కారు. ఇంకా వారు భూమి ఆకాశాల ఆధిపత్యంలో భాగస్వాములునూ కారు. వారిలో ఎవడూ అల్లాకు సహాయకుడూ కాడు. అల్లాహ్ ఏ వ్యక్తి విషయంలో సిఫారసుకు అనుమతి ఇచ్చాడో ఆ వ్యక్తికి తప్ప మరెవరికిని ఏ సిఫారసు అల్లా సమక్షములో లాభదాయకం కాదు. చివరకు ప్రజల హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు వారు, మీ ప్రభువు ఏమని సమాధానం పలికాడు అని అడుగుతారు. వారు, సరైన సమాధానమే దొరికింది, ఆయన మహిమాన్వితుడు మహోన్నతుడును అని చెబుతారు. قل من يرزقكم من السماوات والأرض قل الله وإنا أو إياكم لعلى هدى أو في ضلال مبين قل لا تسألون عما أجربنا ولا نسأل عما تعملون قل يجمع بيننا ربنا ثم يفتح بيننا بالحق وهو الفتاح العليم قل أروني الذين ألحقتم به شركاء كلا بل هو الله العزيز الحكيم ప్రవక్త వారిని ఇలా అడుగు, ఆకాశాల నుండి భూమి నుండి మీకు ఉపాధిని ఎవడు ఇస్తున్నాడు? ఇలా అను, అల్లాయే, ఇప్పుడు నిశ్చయంగా మేమో మీరో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము, లేదా స్పష్టమైన మార్గ భ్రష్టత్వంలో పడి ఉన్నాము. ఇంకా వారితో ఇలా అను, మేము చేసిన తప్పులను గురించి మిమ్మల్ని ఏమాత్రం ప్రశ్నించటం జరగదు. మీరు చేస్తూ ఉన్నదానిని గురించి మమ్మల్ని అడగటం జరగదు. ఇలా అను, మన ప్రభువు మనల్ని సమావేశపరుస్తాడు, తరువాత మన మధ్య సరైన తీర్పు చేస్తాడు. ఆయన సర్వజ్ఞుడైన న్యాయాధిపతి. వారితో ఇలా అను, ఆయనకు భాగస్వాములుగా మీరు కలిపిన ఆ శక్తులేవో నాకు కొంచెం చూపించండి. ఎంతమాత్రం కాదు, అల్లాహ్ మాత్రమే శక్తివంతుడు వివేకవంతుడూను. وما أرسلناك إلا كافة للناس بشيرا ونذيرا ولكن أكثر الناس لا يعلمون. ప్రవక్త, మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తను ఇచ్చేవాడుగా హెచ్చరిక చేసేవాడుగా నియమించి పంపాము, కాని చాలామంది మానవులు దీనిని ఎరుగరు. قل لكم ميعاد يوم لا تستأخرون عنه ساعة ولا تستقدمون. వారు నీతో ఇలా అంటారు, నీవు నిజాయితీ పరుడవే అయితే ఆ ప్రళయ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? ఇలా అను, మీ కొరకు ఆ రోజు యొక్క గడువు నిర్ణయమయ్యే ఉన్నది, దాని రాకను మీరు ఒక గంట ఆలస్యమూ చేయలేరు, ఒక గంట శీఘ్రతరమూ చేయలేరు. وقال الذين كفروا لن نؤمن بهذا القرآن ولا بالذي بين يديه ولو ترى إذ الظالمون موقوفون عند ربهم يرجع بعضهم إلى بعض القول يقول الذين استضعفوا للذين استكبروا لولا أنتم لكنا مؤمنين قال الذين استكبروا للذين استضعفوا أنحن صددناكم عن الهدى بعد إذ جاءكم بل كنتم مجرمين وقال الذين استضعفوا للذين استكبروا بل مكر الليل والنهار إذ تأمروننا أن نكفر بالله ونجعل له أندادا وأسروا الندامة لما رأوا العذاب وجعلنا الأغلال في أعناق الذين كفروا هل يجزون إلا ما كانوا يعملون. ఈ అవిశ్వాసులు ఇలా అంటున్నారు, మేము ఈ ఖురాను ఎన్నటికీ విశ్వసించము, దీనికి పూర్వం వచ్చిన ఏ గ్రంథాన్ని అంగీకరించము. ఈ దుర్మార్గులు తమ ప్రభువు సమక్షములో నిలబడునప్పటి స్థితిని నీవు చూస్తే ఎంత బాగుండును. అప్పుడు వారు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో అణగద్రొక్కబడిన వారు పెద్దలమనుకున్న వారితో, మీరు లేకపోయినట్లయితే మేము విశ్వాసులమై ఉండేవారము అని అంటారు. ఆ పెద్దలమనుకున్న వారు అణగద్రొక్కబడిన వారికి ఇలా జవాబు ఇస్తారు, మీ వద్దకు వచ్చిన సన్మార్గాన్ని అవలంబించకుండా మేము మిమ్మల్ని ఆపామా? లేదు, మీరు స్వయంకృత అపరాధులు. అణగద్రొక్కబడిన వారు ఆ పెద్దలమనుకున్న వారితో ఇలా అంటారు, కాదు, ఇది మీరు అహోరాత్రాలు పన్నిన కుట్ర, అల్లాను తిరస్కరించండి అని, ఇతరులను ఆయనకు సహవర్తులుగా చెయ్యండి అని మీరు మాకు బోధించారు. చివరకు వారు శిక్షను చూసినప్పుడు తమ మనస్సులలో పశ్చాత్తాపపడతారు. మేము ఈ అవిశ్వాసుల మెడలకు గుదిబండలు వేస్తాము, ప్రజలకు వారి కర్మలు ఎలాంటివో అలాంటి ప్రతిఫలమే దొరుకుతుంది, దానికి భిన్నమైన ప్రతిఫలాన్ని వారికి ఇవ్వటం సాధ్యమా? وما أرسلنا في قرية من نذير إلا قال مترفوها إنا بما أرسلتم به كافرون وقالوا نحن أكثر أموالا وأولادا وما نحن بمعذبين قل إن ربي يبسط الرزق لمن يشاء ويقدر ولكن أكثر الناس لا يعلمون وما أموالكم ولا أولادكم بالتي تقربكم عندنا زلفى إلا من آمن وعمل صالحا فأولئك لهم جزاء الضعف بما عملوا وهم في الغرفات آمنون والذين يسعون في آياتنا معاجزين أولئك في العذاب محضرون ميمو హెచ్చరిక చేసేవాణిని ఏదైనా పట్టణానికి పంపినప్పుడు ఆ పట్టణంలోని సంపన్నులు నీవు తీసుకొని వచ్చిన సందేశాన్ని మేము విశ్వసించము అని అనకుండా ఉండటం అనేది ఎన్నడూ జరగలేదు. వారు ఎల్లప్పుడూ ఇలానే అన్నారు, మేము నీకంటే ఎక్కువ సంపదను ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నాము, మేము ఎంతమాత్రం శిక్షింపబడేవారము కాము. ప్రవక్త వారితో ఇలా అను, నా ప్రభువు తనకు ఇష్టమైన వారికి విస్తారంగా ఉపాధిని ప్రసాదిస్తాడు, తనకు ఇష్టమైన వారికి ఆచీతూచీ ఇస్తాడు, కాని చాలామంది దీని యథార్థాన్ని గ్రహించరు. మిమ్మల్ని మాకు దగ్గర చేసేది మీ సంపద కానీ మీ సంతానం కానీ కాదు, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మాత్రమే మాకు దగ్గరవుతారు. ఇటువంటి వారికే తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభించేది, వారు ఎత్తైన భవనాలలో సురక్షితంగా ఉంటారు. ఇక మా వాక్యాలను చులకనపరచటానికి నిరంతరం ప్రయత్నం చేసేవారు వారు యాతనకు గురి అవుతారు. قل إن ربي يبسط الرزق لمن يشاء من عباده ويقدر له وما أنفقتم من شيء فهو يخلفه وهو خير الرازقين. ప్రవక్త వారితో ఇలా అను, నా ప్రభువు తన దాసులలో తనకిష్టమైన వారికి విస్తృతమైన ఉపాధిని ఇస్తాడు, తనకిష్టమైన వారికి ఆచీతూచీ ఇస్తాడు. మీరు దేనిని ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో ఆయనే మీకు మరింత ఇస్తాడు. ఉపాధి ప్రదాతలందరికంటే ఆయనే శ్రేష్ఠుడైన ఉపాధిదాత. ويوم يحشرهم جميعا ثم يقول للملائكة أهؤلاء إياكم كانوا يعبدون قالوا سبحانك أنت ولينا من دونهم بل كانوا يعبدون الجن أكثرهم بهم مؤمنون فاليوم لا يملك بعضكم لبعض نفعا ولا ضرا ونقول للذين ظلموا ذوقوا عذاب النار التي كنتم بها تكذبون. ఆయన మానవులందరినీ సమావేశపరచే రోజున దైవదూతలను, వీరు మిమ్మల్నే ఆరాధిస్తూ ఉండేవారా అని అడుగుతాడు. అప్పుడు వారు ఇలా జవాబు చెబుతారు, నీవు పరిశుద్ధుడవు, మా సంబంధం నీతోనేగాని వీరితో మాత్రం కాదు. అసలు వీరు మమ్మల్ని కాదు జిన్నాతులను ఆరాధించేవారు, వీరిలో చాలామంది వారినే విశ్వసించారు. అప్పుడు మేము ఇలా అంటాము, ఈ రోజున మీలో ఎవరూ ఎవరికీ లాభాన్ని కాని నష్టాన్ని కాని కలిగించలేరు. మేము దుర్మార్గులతో, ఇక రుచి చూడండి మీరు తిరస్కరిస్తూ ఉండే నరకవాధను అని అంటాము. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَذَا إِلَّا رَجُلٌ يُرِيدُ أَن يَصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُكُمْ وَقَالُوا مَا هَذَا إِلَّا إِفْكٌ مُفْتَرًى وقال الذين كفروا للحق لما جاءهم إن هذا إلا سحر مبين وما آتيناهم من كتب يدرسونها وما أرسلنا إليهم قبلك من نذير وكذب الذين من قبلهم وما بلغوا معشار ما آتيناهم فكذبوا رسلي فكيف كان نكير స్పష్టమైన మా వాక్యాలను వారికి వినిపించినప్పుడు వారు, ఈ వ్యక్తి మీ తాత ముత్తాతలు ఆరాధించిన ఆరాధ్యుల నుండి మిమ్మల్ని దూరం చేయాలని కోరుతున్నాడు అని అంటారు. ఇంకా, ఇది ఈ ఖురాను కేవలం కల్పితమైన అబద్ధం మాత్రమే అని అంటారు. ఈ అవిశ్వాసుల ముందుకు సత్యం వచ్చినప్పుడు వారు ఇది స్పష్టమైన మంత్రజాలమే అని అన్నారు. వాస్తవానికి మేము వారికి ఇదివరకు కూడా ఏ గ్రంథాన్ని ఇవ్వలేదు, దానిని వారు చదివేందుకు. నీకు పూర్వం వారి వైపునకు హెచ్చరిక చేసేవారినెవరినీ పంపలేదు. వారికి పూర్వం గతించిన వారు ఇదే విధంగా తిరస్కరించారు. మేము వారికి ఇచ్చిన దానిలో పదోవంతుకు కూడా వీరు చేరలేదు. కాని వారు నా ప్రవక్తలను నిరాకరించినప్పుడు చూడండి, నేను వారికి విధించిన శిక్ష ఎంత కఠినంగా ఉండినదో. قُلْ إِنَّمَا أَعِظُكُمْ بِوَاحِدَةٍ أَن تَقُومُوا لِلَّهِ مَثْنَى وَفُرَادَى ثُمَّ تَتَفَكَّرُوا مَا بِصَاحِبِكُم مِّن جِنَّةٍ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ لَّكُمْ بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيدٍ قُلْ مَا سَأَلْتُكُمْ مِنْ أَجْرٍ فَهُوَ لَكُمْ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّهِ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ شَهِيدٌ قُلْ إِنَّ رَبِّي يَقْذِفُ بِالْحَقِّ عَلَّامُ الْغُيُوبِ قُلْ جَاءَ الْحَقُّ وَمَا يُبْدِئُ الْبَاطِلُ وَمَا يُعِيدُ قُلْ إِنْ ضَلَلْتُ فَإِنَّمَا أَضِلُّ عَلَى نَفْسِي وَإِنْ اهْتَدَيْتُ فَبِمَا يُوحِي إِلَيَّ رَبِّي ప్రవక్త వారితో ఇలా అను, నేను మీకు ఒక విషయాన్ని బోధిస్తున్నాను. అల్లా కోసం మీరు ఒక్కరొక్కరూ ఇద్దరిద్దరూ కలిసి మీ మేధను ఉపయోగించి ఆలోచించండి. అసలు మీ సహచరుని మాటలలో పిచ్చితనం ఏముందో అని. అతను ఒక తీవ్రమైన శిక్ష రావటానికి ముందు మీకు హెచ్చరిక చేసేవాడు మాత్రమే. వారితో ఇలా అను, ఒకవేళ నేను మీ నుండి ప్రతిఫలమేదైనా కోరి ఉంటే దానిని మీరే ఉంచుకోండి. ఇక నా ప్రతిఫలం అది అల్లా బాధ్యత, ఆయన సర్వసాక్షి. వారితో ఇలా అను, నా ప్రభువు నాకు సత్యస్ఫూర్తిని పంపుతున్నాడు, ఆయన గుప్తములైన యథార్థాలను అన్నింటినీ ఎరిగినవాడు. ఇలా అను, సత్యం వచ్చేసింది, ఇక అసత్యం ఏమి చేసినా నెగ్గజాలదు. ఇలా అను, ఒకవేళ నేను మార్గభ్రష్టుడనైతే నా మార్గభ్రష్టత్వపు పాప ఫలం నా మీదనే ఉంటుంది. ఒకవేళ నేను సన్మార్గంపై ఉంటే నా ప్రభు నాపై అవతరింపజేసే వహీ ఆధారంగానే ఉన్నాను, ఆయన అన్నీ వింటాడు, దగ్గరలోనే ఉన్నాడు. وَلَمْ تَرَ إِذْ فَزِعُوا فَلَا فَوْتَ وَأُخِذُوا مِنْ مَكَانٍ قَرِيبٍ وَقَالُوا آمَنَّا بِهِ وَأَنَّ لَهُمُ التَّنَاوُشَ مِنْ مَكَانٍ بَعِيدٍ وَقَدْ كَفَرُوا بِهِ مِنْ قَبْلُ وَيَقْذِفُونَ بِالْغَيْبِ مِنْ مَكَانٍ بَعِيدٍ وَحِيلَ بَيْنَهُمْ وَبَيْنَ مَا يَشْتَهُونَ كَمَا فُعِلَ بِأَشْيَاعِهِمْ مِنْ قَبْلُ إِنَّهُمْ كَانُوا فِي شَكٍّ مُرِيبٍ. నీవు ఆ సమయంలో వారిని చూస్తే ఎంత బాగుండును! అప్పుడు వారు భయకంపితులై తిరుగుతూ ఉంటారు, ఎటూ తప్పించుకుని పోలేరు, దగ్గర నుండే పట్టుకోబడతారు. అప్పుడు వారు మేము దానిని విశ్వసించాము అని అంటారు. వాస్తవానికి దూరమైపోయిన వస్తువు ఇప్పుడెలా చేతికందుతుంది? ఇదివరకు వారు అవిశ్వాసానికి పాల్పడి ఉన్నారు. నిజం తెలుసుకోకుండానే దూరం నుంచే ఊహాపోహలు చేశారు. అప్పుడు వారు తాము ఎక్కువగా కోరుకునేదానికి దూరం చేయబడతారు, వారి వంటి వారి పూర్వీకులు దూరం చేయబడినట్లు. వారు అపమార్గం పట్టించే పెద్ద సంశయములో పడిపోయారు.